ఓం ప్రత్యక్ష్రత్యుష్టారాదేవ్యాక్షమహత్యే అగ్నేర్వస్తేజిష్ఠేణ తేజసా నిష్టపామేత్యాహ మే ధ్వాయ సంవార్తే సమగ్రే పుమాగుంసమేవాభ్యస్తగ్రశ్యతి విచరత్వాయ అథ జుహోం అథోపభృతం అథ ధ్రువాం అసౌ వై జుహోః అంతరిక్షముపభృత పృథివే ధ్రువా ఇమే వై లోకాశ్రుతః వృష్టిః సంమార్జనాని వృష్టిర్వా ఇమాన్ లోకాన్న పూర్వం కల్పయతి ఏతర క్లుప్తాః సమేధంతే సమేధంతే స్వాగిమే లోకా ప్రజయా పృథివీ యదేవం వేద ఇది కామయదవర్షక పర్జన్యస్యాది అగ్రద సంవృజ్యాది వృష్టిమేవ నియచ్చతి అవాచీనాగ్రాహి వృష్టి ఇది కామయదవర్షకస్యాది మూలద సంవృజ్యాది వృష్టిమేవ్యచ్చతి తదువాహు అగ్రద ఏవరిష్టాత్ సంవృజ్యాది మూలతోక్షస్తాద్ తదను పూర్వం కల్పతే వర్షకా భవతి ప్రాచీమభ్యాకారం అగ్రైరంతరత ఏమివ హ్యన్న మధ్యతే అథోగ్రాద్వోషధీ నామోర్జం ప్రజా ఉపజీవంతి ఊర్జలేవాన్నాద్యవృద్ధ్యై అధస్తాత్పతీ దండముత్తమద మూలేన మూలం ప్రతిష్ఠిత్యై తస్మాదరత్నో ప్రాణిపరిష్టాల్లోమాని ప్రత్యంచస్తాద్ సుర్ఘేణ ప్రాణో వై శుభ జుహోర్దక్షిణహస్త ఉపభృత్సవ్య ఆత్మాధ్రువా అన్నకం సంవార్జనాని ముఖతో వై ప్రాణపానో భూత్వా ఆత్మానమన్నం ప్రవిశ్య బాహ్యతస్తనువకం శుభయతి తస్మాత్ శ్రువమేవాగ్రే సంవార్తి ముఖతో హి ప్రాణపానో భూత్వా ఆత్మానమన్నమాశతి నౌ ప్రాణపాణౌ అవ్యర్థక ప్రాణపాదాభ్యాం భవతి యగేవం వేద దివశిల్పమవదతం పృథివ్యాకృభిశ్రుతం తేన వయమం సహస్రపలిశేన సపత్రం నాశయామహి స్వాహేతి సృక్ సంమార్జనాన్యగ్నౌ ప్రహరే ఆపో వేదర్థా రూపమేవేషామేతన్మహిమానం వ్యాజత్తే అనుష్టుభర్త ఆనుష్టుభ ప్రజాపతి రాజాపత్యో వేద హేనస్యాగ్రగ్రస్వృత్సంవాద్యనాని సేనైవేనాచ్ఛందసా ప్రజా దేవతయా సమర్థయతి అసోరుగ్వావయోషా గర్భవృషా తన్మిథునం మిథునమేవాజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పదుభిర్యజమాన తాన్యకే పృథైవాపాస్యంతి తత్వధానకార్యం ఆరబ్ధస్త యజ్ఞయస్య కర్మణాపి దోహ యజ్ఞేనాని పశవాభితిష్ఠేయో నరద్భ్యక్కం అభ్యర్మాజిత్వాకరేణ్యస్యే యద్వై యజ్ఞయస్య కర్మణోన్యత్రాహుతేభ్యః సంతిష్ఠతే ఉత్తరో వావదస్య ప్రతిష్ఠా ఏతాగుంభితస్మై ప్రతిష్టాన్ దేవాః సమభరన్ ఎదభ్యర్మార్జయతి ఏన శాంతం ఎదుత్కరేణ్యస్య ప్రతిష్టామేవైనాని తద్గమయతి ప్రతిష్టతి ప్రజయా వృజుభిర్యజమాన అథో స్తంభస్య వా ఏతద్రూపం యత్సృక్ సంమార్జనాని స్తంభసో వా భోషయ తాసాంచరత్రక్షేపశమో నరమందే అప్రియోక్యేతాంజరత్రక్ష యావదప్రియో హవేజరత్రక్ష పశూనాం తావదప్రియ పశూనాం భవతి యస్తేతాన్యన్యత్రాగ్నేర్దధరి నవదావ్యాధువాడేరు పశవారమందే నవదావోక్యేషాం ప్రియ యావత్ప్రియ అవైనవధావ పశూనాం తావత్ప్రియ పశూనాం భవతి యస్తేతాన్యజ్ఞో ప్రహరంతి తస్మాదేతాన్యజ్ఞావేవ ప్రహరే ఇతరస్మిన్ సంవృజ్యాత్ పశూనాం ధృత్యై యువభూతానామధిపతి రుద్రస్కంది జనోషా పశూనస్మాకం మాహికంసే ఏతరస్సు హుతంతవస్వాహేత్యగ్ని సంమార్జనాన్యజ్ఞో ప్రహరతి ఏజావాయోని ఏజా ప్రతిష్టా స్వామేవైనాయోని స్వాం ప్రతిష్టాంగమయతి ప్రతిష్టతి ప్రజయాజమాన అయజ్ఞో వాయేషత్క న ప్రజా ప్రజాయన్ పత్నిం వాస్ యజ్ఞమేవాగ ప్రజానా ప్రజననాయ యత్తిష్టందే సన్నశ్యేత ప్రియాతికం గుంధ్యాన్ ఆధీనా సన్నశ్యే ఆధీనా వీర్యం కరోతి యత్పశ్చాత్ప్రాచ్యన్వాసీత అనజా సమదంతసీత దేవానాం పత్న్యా సమదంతసీత దేశాక్షిణౌదేచ్యన్వాస్ ఆత్మనోపీఠాయ ఆశాతానాసౌ మనసమిత్యాహ నేభ్యామేవైనాయి కేవలీం కృత్వా ఆశుషా సమర్థయతి అగ్నేర్మం వృతా భూత్వాదన్నక్యేషు వృతాయమిత్యాహ ఏతద్వై పత్నే వృతోపనయనం తేనేవైనాం వృతముపనయతి తస్మాదాహుః యశ్చైవం వేదయశ్చ న భోక్తమేవయతే యమన్వాస్తే తస్యాముష్మిల్లోకే భవతి ద్వియోక్త్రేణ యద్యోక్త్రం సయోగః యదాస్తే సక్షేమః యోగక్షేమస్య కృత్యై యుక్తం క్రియాత ఆశేః కామే యుజ్యాతాదితి ఆశిషస్సమర్థ్యై గ్రంథిం గ్రచ్ఛాది ఆశిషమేవాస్యాం పరిగృహ్ణాది పుమానై గ్రంథిః స్త్రీపత్రే తన్మిథునం విధనమేవాజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయ ప్రజయా పశుభిర్గజమాన అథో అర్థో వా ఏషాత్మన యత్పత్నే యజ్ఞస్థిర్ద్యాశిశరం భావాయ సుప్రజతస్వాయం సుమత్నేపసేమేత్యాహ యజ్ఞమేమ తన్మిథునే కరోతి ఊనే విరక్తం ధీయాతాని ప్రజాత్యే మహీనాంబయాశ్వరధీనాగుమృతమిత్యాహ రూపమేవాస్తైతన్మహిమానం వ్యాజష్టే తస్మిదే క్షీయమానస్య నిర్వపామిదేవ యజ్ఞాయ ఇత్యాహ ఆశుషమేవైకామాశాస్తే ఘృతం చ వై మసుజ ప్రజాపజరాధేజ్వాధేజ్ తదః ప్రజాసృజత తస్మాన్మసుజ ప్రజననివాస్తే తస్మాన్మసుషా న ప్రచరంతి యాతయామహి ఆజ్యన ప్రచరంతి యజ్ఞో వా ఆజ్యం యజ్ఞేనైవ యజ్ఞం ప్రచరంతి యాతయామత్వాయ అగ్నివేక్షతే విషణత్వాయ ప్రజాద్యే యద్వై పత్ని యజ్ఞస్య కరోతి విషణం తత్ అథో పత్న్యా ఏవేష యజ్ఞస్యాన్వారంభోనమచ్చత్యే అమేధ్యం వా ఏదత్కరోతి యత్పత్న్యవేక్షతే గార్హపత్యేభిష్మేధ్యత్వాయ ఆహవనీయమభ్యుద్రవతి యజ్ఞస్య సందత్యై తేజోషు తేజో న ప్రేహేత్యాహ తేజో వా అగ్ని తేజాజ్యం తేజశైవ తేజస్ సమర్థయతి అగ్నిస్తే తేజో వాహిగుంసాయే స్థ్యమత్మన్ సాధయతి యజ్ఞస్య సందత్తే అగ్నేర్జిక్వాశుభోర్దేవానామిత్యాహాయుజులేవైత ధామ్నే ధామ్నే దేవేభ్యోజులేజులే భవేత్యాహ ఆశిషమే వేతామాశాస్తే తద్వాద పవిత్రాభ్యామేవోత్మునాది యజమానో వాజ్యం ప్రాణాపానో పవిత్రే యజమాన ఏవ ప్రాణాపానో దధాతి పునరాహారం ఏమి ప్రాణాపానో సంచరదః శుక్రమశుజ్యోతిరసితే జోషేత్యాహ లోకమేవాస్తే తన్మహిమానం వ్యాజష్టే సర్వ్యజుషా తేజిమే లోకాం లోకానామాప్తే ప్రియావృద్ధియజ్ఞ అథోమేధ్యత్వాయ అథార్జమతేభ్యామపః రూపమేవాసా మే తద్వర్ణం దధాతి అభివాహుతాహుహం యథాహవైయోజా సువర్ణకం హిరణ్యం వేషలం బిభ్రతే రూపాణ్యాస్తే ఏతరిహేతి ఆ భోగై సర్వా దేవదాహ ఏడా విశ్వేదాన్ దేవాలాన్ ధనోహ విరాజ్యం తత్రోభయోర్మేమాగుంసా జామిస్యాద్ కరిత్యజుషాజ్ఞయజుషాపవత్వనీయాద్ ఛందసాపవత్వనాత్యజామిత్వాయ అథో మిథునత్వాయ సావిత్రియచ్చ సవితప్రసూతం మే కర్మా సదితి సవితప్రసూతమేవాస్య కర్మ భవతి పచ్చోకాయత్రియాత్రిష్టమధ్యత్వాయ అభ్యదేవోషసే స్తన్నయతి ఓషసేషు పశూన్ పశుభిర్యజమానం శుక్రంతా శుక్రాయాం జ్యోతిస్తాజ్యోతిష్ప్రత్యేత్యాహతర్భత్వాయ పర్యాప్త్యానందరాయాయ దేవాసురా సంయత్తాసన్ సయతమింద్రాజ్యవకాశమపశ్యత్ సేనాపేక్షత తో దేవాభవన్ పరాసురాం విద్వానాజ్యమపేక్షతేమనా పరాభ్యాతృవ్యాభవతి బ్రహ్మవాదినా వదంతే ఇలాజ్యేనాన్యాని అవేగశ్యభిఘారయతి అసలేనాజ్యమిలే సత్యేనైవిబ్రూయాత్ చక్షుర్వై సత్యం సత్యేనైవేనదభిఘారయతి ఈశ్వరో వాదేశో భవితో యశ్చక్షుషాజ్యమవేక్షతే నిమేల్యావేక్షేత దాధారాత్మంచక్షు అభ్యాజ్యం ధారయతి ఆజ్యం గృహ్ణాతి ఛందాగం శివాజ్యం ఛందాగస్తేవ ప్రీణాతి ఋతుర్జుహ్వాం గృహ్ణాతి ఋతుష్పాద పశవ పశూనేవృంధే అష్టావుపభే అష్టాక్షరా గాయత్రీ గాయత్ర ప్రాణ ప్రాణమే పశుర్దాది ఋతుర్ధ్రువాయాష్పాద పశవ పశుష్పరిష్టాతిష్టతి యజమానదేవ్యాజు ధాతుర్విదేమృతుర్జుహ్వాం గృహన్ భూయో గృహీయా అష్టావుపభృతి గృహం గణీయ యజమానా భ్రాతుర్యమస్తిం కరోతి గౌర్వై సృజుహ్వాం గృహ్ణాది తస్మాచతుష్పతి అష్టావుపభృతి తస్మాదష్టాశుభ్రువాయా తస్మాచతుస్తనా గామేవత్సర్గస్కరోతి సాత్మేసర్గస్కృతేషమోర్జన్జుహ్వాన్ గృహ్ణాది ప్రయాజేభ్యస్తతే యదుపభృతి ప్రయాజానో యాజేభ్యస్తతే సర్వస్మై వా ఏతద్విజ్ఞాయ గృహ్యతే ధ్రువాయామాజ్యం ఆపోదేవీరగ్రేవాదేవైత్యాహ రూపమేవాదామేతన్మహిమానం జాయస్తే అగ్రయమయ్యజ్ఞం నయతాగ్రయజ్ఞపతిమిత్యాహ అగ్రయవ యజ్ఞం నయంతే అగ్రయజ్ఞపతిం యుష్మానింద్రో వృణేత వృత్రసూర్యే యూయమింద్రమేధ్వం వృత్రసూర్య ఇత్యాహ వృత్రగుమహిష్యన్నింద్రాపో వవ్రే ఆపోహేంద్రం వవ్రే సంజ్ఞామేవాదామేతత్సామానం వ్యాజష్టే ప్రోక్షితాశ్చేత్యాహ ప్రేణాపప్రోక్షితాః అగ్నిర్దేవేభ్యోనిలాయత కృష్ణారూపం కృత్వా స వనస్పతేన్ ప్రావిశత కృష్ణాశ్యాఖరేష్టోగ్నయే స్వాహేత్యాహ అగ్నేరేవైనం జిష్టం కరోతి అథో అగ్నేరేవ మే సమవరుంధే వేదినచి బరిహిషే త్వా స్వాహేత్యాహ ప్రజా వై బరిహి పృథివే వేదిః ప్రజా ఏవ పృథివ్యాం ప్రతిష్టాపయతి బరిహిరస్తుభ్యత్వా స్వాహేత్యాహ ప్రజా వై బరిహిః యజమానస్తుజః యజమానమేవ ప్రజాసు ప్రతిష్టాపయతి ద్వే త్వాంతరిక్షాయత్వా పృథివ్యేత్వేతి బరిహిరాతాద్య ప్రోక్షతి ఏభ్యేవైనం లోకేభ్య ప్రోక్షతి ప్రత్యంజం గ్రంథిం ప్రత్యక్షతి ప్రజా వై బరిహిః యశాసోచ్యై కాలామ పురస్తాద్యంతే తాదృగేవ తుధా పితుర్భ్యగిత్యాహ తుధా కాలోభిమిషణా ఊర్ధ్వపరిహిషద్భిక్షిణాయేశ్వరేరోత్తరస్యేర్ణయతి సంధ్యస్యై మాసా వై పితరోపరిహితనః మాసానేమత్రీణాదే మాసా వావోఢేర్వర్ధయంతే మాసా పచంది సమృద్ధే అనజస్కందరః వర్జన్యా వర్షతి ఏతేజదేవం క్రియతే ఊర్జా పృథివేంగక్షతేత్యాహ పృథివ్యామేవోర్జం దధాతి తస్మాత్ పృథివ్యావోర్జా భుంజతే గ్రంథిం విశ్రగుందైతి ప్రజనేత్యేవజతే ఊర్ధ్వం ప్రాంచముద్గూఢం ప్రత్యం జమాయచ్చతి తస్మాత్ ప్రాజేనగం వేదోధీయతే ప్రతీచే ప్రజాజాయంతే విష్ణాస్తోపోసేత్యాహ యజ్ఞావే విష్ణ యజ్ఞస్థృత్యే పురస్తరం గృహ్ణాది ముఖ్యమేవైనం కరోతి యంత్రం గృహ్ణాది ప్రజాపజనాయజ్ఞముఖేణ సంవితం యంత్రం గృహ్ణాది యజ్ఞపురుషా సంవితం యంత్రం గృహ్ణాది ఏతావద్వే పురుష వీర్యం వీర్య సంవితం అపరిమితం గృహ్ణాది అపరిమితస్యావరుద్ధే తస్మిన్ పవిత్రే అభిసృజతి యజమానో వై ప్రస్థర ప్రాణాపానో పవిత్రే యజమానగేవ ప్రాణాపానో దధాతి ఓర్ణాం ప్రసంతాస్తునామేత్యాహ యథాయజురేవేతద్ స్వాసత్థం దేవేభ్యైత్యాహ దేవేభ్యగేవేయత్స్వాసత్థం కరోతి బర్హిస్తునాతి ప్రజావే బర్హిః పృథివీ వేదిః ప్రజాగేవ పృథివ్యాం ప్రతిష్టాపయతి అనదృష్ట్యగ్రస్తునాతి ప్రదేవేనం పశుభిరణదృష్టం కరోతి ధారయన్ ప్రస్తరం పరిధేన్ పరిదధాతి యజమానో వై ప్రస్తర యజమానగేవ తత్స్వయం పరిధేన్ పరిదధాతి గంధర్వోసి విశ్వావసరిత్యాహ విశ్వమేవాయజమానే దధాతి ఇంద్రస్య బాహురసి దక్షిణ ఇత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి మిత్రావరుణోత్తరతపరిధత్తామిత్యాహ ప్రాణాపానో మిత్రావరుణౌ ప్రాణాపానావేవాస్మిన్ దధాతి సూర్యస్తావరస్తాత్వాశ్రిత్యాహ రక్షసామవహత్యే కస్యాశ్రీభిరస్యామిత్యాహ అపరిమితాదేవైనం పాదే బీజహోత్రంత్వాగమయిత్యాహ అగ్నిమేవ హోత్రేణ సమర్థయతి హిమంతకం సమిధే మహేత్యాహ సమిధ్యే అగ్నే బృహంతమధ్వరైత్యాహ వృద్ధే విషోయంత్రేచ్చైత్యాహ విషాంగత్యే ఉదీచీనాగ్రేణి ప్రతిష్ఠిత్యే వసూనాగం రుద్రాణమాదిత్యానాగంశ్రదశైలేత్యాహ దేవతానామే ప్రస్థరగం సాధే జుహోరాజేనాహ అసో వే జుహో అంతరిక్షమపుషులేభ్యువాసామేతదేవ ప్రియన్నామ యద్ధృతాజే యద్ధృతాజేత్యాహ ప్రియనైవేనా సాధే ఏతా సృతస్ లోకేత్యాహ సత్యం వేదుభృతస్ లోక సత్యగేవైనా సుభృతస్ లోకే సాధే తా విష్ణా బాహేత్యాహ యజ్ఞా వే విష్ణు యజ్ఞే బాహ్యయజ్ఞం బాహ్యయజ్ఞపతిం బాహ్యమాయజ్ఞనియమిత్యాహ యజ్ఞాయజమానాయాత్మనేభ్యగేవాసమాసాస్తేనాహార్త్యే అగ్నినా వేహోత్ర దేవాసురానభ్యభవన్ అగ్నయమిమానాయానుబ్రూహేత్యాభ్రాతృవ్యాభిభూత్యేకవింశతిమిత్రదారోణి భవంతి ఏకవిగుంశో వే పురుష పురుషస్యాప్తే పంచదశేధ్వదారోణ్యభ్యాదసాది పంచదశవార్ధమాసస్య రాత్రయ అర్ధమాసరస్ సంవత్సర ఆప్యదే రేన్వర్ధేన్వరి దాది ఓర్ధ్యమిధావాదసాది అనూయాజేభ్యస్తమిషమే షట్సంపద్యందే షడ్వారతవ ప్రీణాది వేదేనోపవాదే రాజాపత్యో వై వేద రాజాపత్య ప్రాణ యజమాన ఆహవనీయ యజమాన ఏ ప్రాణం దాది తృపవాదే ప్రయో వై ప్రాణా ప్రాణానేవాస్మిన్ దాది వేదేన ప్రయత్నశ్రువేణ ప్రజాపత్యమాఘారమాఘారేతి యజ్ఞో వై ప్రజాపతి యజ్ఞమేవ ప్రజాపతి ఖడ ఆరభతే అథో ప్రజాపతి సర్వా దేవతా ప్రీణాతే అగ్నిమగ్నే సంవృద్ధేత్యాహ ప్రజావృద్ధియజ్ఞ అథో రక్షసామపహద్యే వర్ధేన్ సంవాహాష్టే పునాదేవేనాన్ సంవాహాష్టే ప్రజావృద్ధియజ్ఞ అథో మేధ్యత్వాయ అథోరేదేవాస్వాణేవత్సంహాస్తే స్వర్గస్ లోకస్ సమగ్రే ఆదీనాన్యమాఘారమాఘారే ఇన్నన్యం యథానో వార్థం వా ఇంద్రామేవ్యయజ్ఞక్తే స్వర్గస్ లోకస్ వహందేణ్యా పశవ ఏం వేద భువనమే భువనం యజ్ఞమానం ప్రజయా పశుభ ప్రసేదే అగ్నేయత్తరిదన్నమయిత్యాహ అగ్నిర్వే దేవానాయ్యష్టా తస్మాదేవ నమస్కరోతి జుహ్వేష్యగ్నిస్వాయ్యాయాపదేవస్వాదేవయ్యాయాత్యాహ ఆగ్నేయ తాభ్యామేవైనే ప్రసూదాదత్తే అగ్నామిశ్రోమా వామనక్రమిషమిత్యాహ అగ్ని పురస్తాద్ విష్ణుయజ్ఞ పశ్చాద్ తాభ్యామే ప్రతి ప్రాచ్యాక్రామతి ప్రియహాసమిత్యాహిగుంసాయే లోకం మే లోకృతమిత్యాహ ఆశ్రమే వైదామాశాత్ విష్ణోస్థానమేత్యాహ యజ్ఞా వే విష్ణు ఏదత్ఖలు వై దేవానామపరాజితమాయతనం ఏతేజ్ఞ దేవానామేవాపరాజిత ఆయతనే నిష్ఠతే ఇత ఇంద్రాగణాధ్వేర్యానేత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతే సమారభ్యోర్ధ్వరాది విష్ణు సమిత్యాహ వృద్ధ్యే ఆధారమాధార్యమానమరుసమారభ్య ఏతస్మిన్ కాలే దేవాస్వర్గం లోకమాయన్ సాక్షాదేవ యజమానస్సు వర్గం లోకమేది అసమర్థే నైవేన యజమానస్సు వర్గం లోకమేది అకృతో యజ్ఞో యజ్ఞపతేరిత్యాహనార్థే ఇంద్రావాన్ స్వాహేత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి బృహద్భావిత్యాహ స్వర్గో వై లోకో బృహద్భావః స్వర్గస్య లోకస్య సమష్టే యజమానదేవత్యా వై యుహోః భాతృదేవత్యాపభృతే ప్రాణాఘారర్గస్పర్శయే భ్రాతృయ ప్రాణం దాన్ అసర్గస్పర్శయన్ నద్యాక్రామదే యజమానే ప్రాణం దాది పాయిమాచరితారామాచరితే భయత్యాహ అన్యర్వాపవిత్రం వృజనమనస్తరితం ఋజకర్మగం నత్యగం సుచరితం అంగదేవైనం వృజనాదనతాద్దుశ్చరితాత్మానే ఋజకర్మే సత్యే సుచరితే భజతే తస్మాదేవమాశాస్తే ఆత్మనాగోపేక్షాయ శిరోయజ్ఞస్య యథాకార ఆత్మా ధ్రువ ఆధారమాధార్య ధ్రువాగం సమనక్తే ఆత్మన్నేవ యజ్ఞ శిర ప్రతిదధాతే శ్రమణక్తే గౌహి ప్రాణపాణౌ తదాహో సమిధాగే శిరైవేత అథోత్రయోనే ప్రాణా ప్రాణానేవాస్మిన్ దధాతే మహక్షిరోధం జ్యోతిషా జ్యోతిరంగామిత్యాహ జ్యోతిరేవాస్మాపరిష్టాద్దధాతే స్వర్గస్ లోకస్యాధ్యాద్యే ృష్ణ్యప్యే బ్రహ్మా యద్ధోతాయమాన తానిరంతరేయాజమానస్ ప్రాణాన్ సంఘర్షేద్ ప్రమాయుగ సోడాశమృత్యసంచరత్యధ్వర్యజమానాకే నాస్ ప్రాణాన్ సంఘర్షతే న ప్రమాయుగోవే పురస్తాత్ప్రత్యంగాసీన ఇదాయాదే అస్థాగృహోత్రే పశువాయిదా పశవః పురుష పశుష్టయ పశువాన్ ప్రతిష్టాపయతి విడాయే వా ఏషా ప్రజాతి తాం ప్రజాతి యజమానో న ప్రజాయతే ద్విరంగుళావణ్యపర్వణా ద్విమాజమాన ప్రతిష్ఠిత్యై సగతవస్త్రిణాదే నిరాదధాదే సకృతభిఖారేదే సంపద్యతే తత్వాలివే పశువ ప్రతిష్టానాని యావానే పశువ తమువక్వయతే ముఖమివ ప్రత్యువక్వయేత సమ్ముఖానే పశువనువక్వయతే పశవో వాయినా తస్మాత్సాన్వారభ్యా అధ్వర్యునా చ విజమానే చ ఉపహోద పశుమానధానేత్యాహ వక్ష్యేణోక్వయతే హోదా ఇదాయే దేవతానాంగహవే ఉపహోద పశుమాన్ భవతి ఏం వేద యాం వేహత్యామిడా మాదధాలే వాచస్థాభాగేయం యాముపక్వయతే ప్రాణానాగుంసా వాచం చైవ ప్రాణాగిష్టావరుంధే అథవా ఏదస్ ఉపహోదా యామిడాయా రోడాదేవీమాగుంస యజమానం దేవాబ్రువన్ హరిర్నా నిర్వపేతి భాగో నిర్వప్స్యామేత్యబ్రవీత్ నమయా భాగయానువక్షసేతి భాగబ్రవీత్ నాహం భాగాపురోనుభాగ్యా భవిష్యామీతి పురాణుభాగ్యా నాహం భాగాయాజ్యా భవిష్యామీతి యాజ్యా నమయా భాగేన భషట్కరక్ష్యసేతి భషట్కార యజమాన భాగం నిధాయ పురోడాదం పరిహితం కరోతి తానే తద్భాగిన కరోతి కరోతి తదశ్రాదుషేవ ప్రతిగచ్చతి బహిరతం కరోతి విజమానో వే పురోడాస ప్రజాపరి విజమానమే ప్రజా ప్రతిష్టాపయతి తస్మాదశ్రాన్యా ప్రజా ప్రతిష్టంతి మాగుంసేనాన్యాసోకల్వాస దక్షిణా వాయేతాహుయజ్ఞాంతర్వేద్యవరుధ్యంతేపురోడాసం పరిగణతం కరోతి శ్రద్ధాకరోతి చత్వారోక్యేతేహుయజ్ఞ బ్రహ్మాహోదాధ్వర్యలగ్నేరేత్ బ్రహ్మణ ఇదం హోదః ఇదమధ్వర్యో ఇదమగ్నేవాద సౌమ్యే ఆదేమద్భ్యో దక్షిణా నీయంతే అగ్నిధే ప్రథమాయాది అగ్నిముఖాఖ్యర్థి అగ్నిముఖామేవర్థిజమానరుద్నోదే సమిదుపస్తేర్యద్దిరాదశతే ఉపస్తేర్యద్దిరభిషారయతి షట్సంపద్యంతే షడ్వారతవ ఋతూనేవ ప్రీణాది వేదేన బ్రహ్మణే బ్రహ్మభాగం పరిహరతి రాజాపత్యో వే వేద రాజాపత్యో బ్రహ్మా సమిదాయిత్యసోత్రే అధరామన్యేన తదోహోత్రే మధ్యం వా ఏదద్యజ్ఞస్య యద్భోదా మధ్యదేవ యజ్ఞం ప్రీణాది అసాధ్వర్యవే సృష్టా వా ఏదాయజ్ఞస్య ఇతద్ధ్వర్యః తస్మాజ్ఞామేవామన అన్యాక్షిణానీయందే య ప్రదక్షత్యే అగ్నిమగ్నే సగత్సగత్సంహేత్యాహ పరాయవక్యేతర్యజ్ఞ విషిదాహోదారయిత్యాహిరం క్రియతే భద్రవాచ్యాయ ప్రేషితమాగస్థోక్తవాకాయ సోక్త బ్రూహేత్యాహ ఆయుషమే వేదామాశాత్ స్వగాదేవ్యాహోదర్భ్యైత్యాహ యజ్ఞమేవ తత్స్వగాకరోతి సస్తన్మానుషేభ్యైత్యాహ ఆశుడమే వేదామాశాత్ సంజ్ఞాబ్రూహేత్యాహ సంజ్ఞమేవ బాహస్పత్యం భాగధేయేన సమర్థయతి అతస్తుజావనష్టుభ్యాం భాజవదేభ్యాం వ్యోహతే ప్రతిష్టావారష్టుక అన్నం వాజ ప్రతిష్ఠిత్యే అన్నాద్యశ్రావరుధ్యే రాజేయోమోహదే జాతానేవ్యాదుర్వ్యాన్ ప్రణుదతే ప్రతిచేమృతమానానే ప్రతినుదతే సవిషోజేవాపోక్యసపత్నాయజమాన అస్మింగాకే ప్రతిష్టతే ద్వాభ్యాప్రదక్షో హిభ్యస్తాద్రేభ్యస్తాయుజలేక్షుప్రస్తరమణక్తే ఇమే వే లోకాశుజ యజమాన ప్రస్తర యజమానమే తేజసానక్తేనక్తేభ్యయేనం లోకేభ్యోనక్తే అభిపూర్వమనక్తే అభిపూర్వమే యజమానం తేజసానక్తే అక్కగం దిహానాదిత్యాహ తేజోవాజ్యం యజమాన ప్రస్తర యజమానమే తేజసానక్తే ప్రియంతు వైత్యాహ ప్రయేణం కృత్వా స్వర్గం లోకం గమయతి ప్రజాయో నిర్మాణవృక్షమిత్యాహ ప్రజాయే గోపేశాయ ఆప్యాయం తామాపవోషదయైత్యాహ ఆపదేవోషధేరాప్యాయతి మరుతామృతయస్థేత్యాహ మరుతో వే వృత్యాదీశతే వృష్టిమేవాబంధే దివంగక్షతలో నావృష్టిమే రజేత్యాహ వృష్టిర్వేద్యోహ వృష్టిమేవాబంధే యావద్వాధ్వర్యప్రస్తరం గ్రహతి తావదస్యాయుర్మీయతే ఆయుష్పాజ్ఞాయుర్మే బాహేత్యాహ ఆయురేవాత్మన్ధత్తే యావద్వాధ్వర్యప్రస్తరం గ్రహతి తావదస్యాయుర్మీయతే చక్షుష్పాగ్నేక్షుర్మే బాహేత్యాహ చక్షురేవాత్మన్ధత్రే ధ్రువాదేత్యాహ ప్రతిష్ఠిత్యే యం పరిధిం పర్యషత్సాహిత్యాహ యథా విదురేవైతద్ అగ్నేరేవ మనిషిర్నీయమాన ఇత్యాహ అగ్నేరేవేణ్యుష్టం కరోతి తంతజేతమనజోషం భరామేత్యాహ సజాతానేవాష్పానుగాం కరోతి నేతేషపజేతయాదాహానుక్షాత్యే యజ్ఞస్య పాదౌపశమిదమిత్యాహ భూమానమేవోపైతే వర్ధేయన్ ప్రహరతే యజ్ఞస్య సమిష్యే సుదోషం ప్రస్రావయతే తదేవ తత్ర క్రూరం తత్తేన సమయతే జుహ్వాముభృతం యజమానదేవత్యా వే జుహోః భ్రాతృమదేవత్యా భవత్ యజమానా ఏవ భ్రాతృమ్యముపస్థిం కరోతి సర్గస్రావభాగాశ్చేత్యాహ వసవే రుద్రాగస్రావభాగాభాగేయన ప్రీణాది వైశ్వేవ్యర్చి విశ్వే దేవాతి ఇంద్రియం వై తృష్ ఇంద్రియమే యజమానే దాది అగ్నేర్వామన్నగ్రహదాయామీత్యాహ ఇయమ్ వా అగ్నిరమన్నగ్రహ అస్యాగేవేదాదే సుమ్నాయ సుమ్యనే సుమ్నేమాధత్తమిత్యాహ ప్రజామే పశవః సుమ్నం ప్రజామే వసూనాత్మన్ధత్తే ధృధుర్యోపాదమిత్యాహ దాయావత్యోర్గోపీఠాయ అగ్నేదర్థాయోషీతతనోమిత్యాహ యథాయుషరేపైతదే పాహి మార్గదివః పాహి ప్రసిద్ధే పాహి దురిష్టే పాహి దురద్మన్నే పాహి దుష్కరిదాదిత్యాహ పాహిదమేవైతామాశాస్తే అభిషన్నాయోగ్యుస్వాహేతీర్మృత్తనాన్వాహార్యవచనేభ్యాసాయ ఫలీకరణ హోమంజుహోతి అతిరిక్తాని వాయుమృత్తనాని అతిరిక్తా ఫలీకరణా అతిరిక్తమాజ్యోచ్ఛేదనం అతిరిక్త ఏవాతిరిక్తం దాది అసో అతిరిక్తేనైవాతిరిక్తమాత్మావరుంధే వేదేభ్యోజాయుద తాం వేదేనాన్వవిందన్ వేదేన వేదుర్విధ పృథివే తామపృషే పృథివే పార్థివాని గర్భం విభర్తి భువనే స్పంద వేదేన వేదింసంక్షణవిద్యేదశ్చేదశ్చవద్వాయ ప్రజా ప్రజాపతేశ్రూణి యద్వేద పత్రియా ఉపస్థాస్తి విశనమేవ కరోతి విందతే ప్రజా వేదగుంహోతావనీయాన్నే యజ్ఞమేవ తత్సంతనాప్తోత్తరస్మాదద్ధమాసాన్సంతముత్తరేభ్యమాసాలభతే కాలాగతే విదతే బ్రహ్మవాదినా వదంతే సత్వాధ్వర్యస్యాద్ యోయో యజ్ఞం ప్రయంతే అదేనం ప్రతిష్టాపయతే వాతాధ్వాధ్వర్యోయజ్ఞం ప్రయంతే దేవాగాతుం విద్వాగాతమిదేత్యాహ యథేవయజ్ఞం ప్రయంతే తదేనం ప్రతిష్టాపయతే ప్రతిష్టతి ప్రతయా పశుభిర్యజమాన యో వాయసా దేవతం యజ్ఞముపచరతి ఆ దేవతాభ్యోపృష్టతే పాపీయాన్ భవతి యో యథా దేవతం నదేవతాభ్యావృష్టతే పథీయాన్ భవతి వారుణో వై వాచ ఇమం విశ్యాం వరుణస్య వాచమిత్యాహ వరుణవాచా దేవీనాముంచతి సమిత ప్రసోదో యథా దేవతం నదేవతాభ్యావృష్టతేయాన్భవతే ధాతుస్వయోనో సుభృతస్య లోకైత్యాహ అగ్నిర్వై ధాత పుణ్యం కర్మ సుభృతస్య లోక అగ్నిరేవైనాం ధాత పుణ్యకర్మణి సుభృతస్య లోకేన ధాతి శ్రోణం మే సహమత్యా కరోమీత్యాహ ఆత్మనశ్చైతమానశ్చానాద్యే సంత్వాయ అమాయుషాసం ప్రదయేత్యాహ ఆదిమే వేదావాసాత్రే పూర్ణపాత్రే అనంతదానుష్టుభాద్వాయక్షంధ ప్రతిష్ఠితమే పూర్ణపాత్రే భవతి అస్మిన్ లోకే ప్రతిష్టానీతి అస్మిన్నేవ లోకే ప్రతిష్టతి అథో వాగ్వానుష్టుకే వాంగ్మిథునం ఆపోరేత ప్రజననం ఏతస్మాద్దే మిథునాద్ విద్యోతమాన స్థనయన్ వర్హతి ఏతస్ సింజన్ ప్రజాప్రజయన్ యద్వేద్యస్య బ్రహ్మణా యుజ్యతే బ్రహ్మణా వేదస్య విమోకః అభ్యశాంతిః విముక్తం వా ఏతవిహియోక్తం బ్రహ్మణా ఆదాయేన తత్నేతః బహుగర్భే దేశాంతే అంజలో పూర్ణ పాత్రమాయతే వేదగైవాస్యాం ప్రజాం దధాతి ప్రజయాది మనుష్య పూర్ణ ముఖం విమృష్టే అవభృతస్యైవ రూపం కృత్వా తిష్ఠతే పరివేదో వా ఏషవనస్పదీనాం ఇదుపవేదః ఏవం వేద విందదే పరివేష్టారం అముత్కరే ఎందేవా మనుష్యేషో ఉపవేషమధారయన్ ఏ ఆత్మదపదేతతః తానస్తభ్యమిహాకురు ఉపవేషోపవిడ్భిన ప్రజాం వృట్టివశోధనం దివదానశ్చతుష్పద ధ్రువాన్నపగాన్ కుర్వ్యజ పురస్తాత్ప్రత్యంచముపగోహతే తస్మాత్ పురస్తాత్ప్రత్యంచ శూద్రావశ్యంతి స్థలిమదోపగోహతే అప్రతిపాదిన ఏవైనాహం కుర్వే ధృష్టరుగా ఉపవేషః శుచర్తోవగ్రా బ్రహ్మనాథగుంసినః యోపవేషేషుక సామృక్షదయం దృష్మైతే అథాత్మేనామయుక్షప్రహరే నిరముండదవోగలః సమత్నాయ ప్రదన్యే నిర్బాధ్యేన హవిషా ఇంద్రయేణంబరాశరే ఇది తిస్రః పరావద ఈపంజననాగుంపతే ఇది తిస్రోజరాజనాయావద్ సూర్యాధద్దివే పరమాంతాపరావదం ఇంద్రాలయదవృత్ర యశోన పునరాయతే శస్పతేభ్యస్తమాభ్యయతేణ బ్రహ్మణాగంజిన శైవైనం విద్వా ఏభ్యో లోకేభ్యో నిర్ణుద్య వజ్రేణ బ్రహ్మణాశ్రమతే అసోధిష్ఠామిత్యాస్తృత్యై ఎందిష్యాత్సంధ్యాయే సుశైవైనమర్పయతే ఓం బ్రహ్మణే బ్రాహ్మణమాలభతే క్షత్రాయ రాజన్యం మరుభ్యో వైశ్యం తమదే శూద్రం తమదే తస్కరం నారకాయ వీరహణం ఆత్మనే క్లీదం ఆక్రయాయ యోగో కామాయ పుగ్గుష్టలో అధికృష్టాయ మాగధం గీతాయ సూతం వృత్తాయ శైలూషం ధర్మాయ సుభాగరం నర్మాయ రేషం నవిష్ఠాయే భీమలం అసాయ కార్యం ఆనందాయ స్త్రీశఖం ప్రముదే కుమారే పుత్రం మేధాయే రథకాలం ధైర్యాయ తక్షాణం శ్రమాయ గౌడాలం మాయాయైకార్మారం రూపాయ మణికారం శుభే వపం శ్రవ్యాయాజుకారం హేత్యేధన్వకారం కర్మణేజ్యాకారం దుష్టాయ రజ్యసర్గం మృత్యవే మృగయం అంధకాయ స్వనితం సంశయే జారం గేహాయోపపతిం నిరృత్యే పరివిత్తం ఆర్ద్రే పరివిధానం అలాహాద్రే నిజోపదిం పవిత్రాయ భిరజం ప్రజ్ఞానాయ నక్షత్రదర్శం నిష్కృత్యే పేదస్కారీ బలాయోపదాం వర్ణాయానూర్ధం హరేభ్య పౌంచిష్టం యక్షేకాభ్యోనైదారం పురుషవ్యాఘ్రాయ దుర్మదం ప్రియభ్య ఉన్మక్తం గంధర్వాప్సరాభ్యోభ్రాత్యం సర్పదేవినేభ్యో ప్రతిపదం అవేభ్యక్కితవం వ్యదాయ అకితవం శాదేభ్యోమిదమకారం యాదుషాదేభ్యకండకారం ఉత్సాదేభ్యకుబ్జం ప్రముదేవామనం ద్వాభ్యశ్రావం స్వప్నాయాంధం అధర్మాయ పథిరం సంజ్ఞానాయ స్మరకారే ప్రకామాద్యాయ పథకం ఆశిక్షాయే ప్రశ్నినం ఉపశిక్షాయాది ప్రశ్నినం మర్యాదాయే ప్రశ్న విభాగం వృత్యేత్యేన హృదయం వైరహత్యాయ మిథునం వివృతే క్షత్తారం ఔపద్రష్టాయ సంగ్రహేతారం బలాయాశరం భూమ్నే పరిష్కందం ప్రియాయ ప్రియవాదినం అయశ్చాశ్వసాదం మేధాయ వాసఃపత్పూణే ప్రకామాయ రైత్రే భాయే దార్వాహారం ప్రభాయాగ్నేంధం నాగస్య వృక్షాయాభిషేక్తారం రథస్య విష్టవాయ పాత్రనిర్ణేకం దేవలోకాయ ప్రేషితారం మనుష్యలోకాయ ప్రకటితారం సర్వేభ్యో లోకేభ్యో ఉపసేక్తారం అవర్తే వధాయాపమంక్షితారం సువర్గాయ లోకాయ భాగదుఖం పరిహిష్టాయ నాగాయ పరివేష్టారం హర్మేభ్యోస్తిపం జలాయాశ్వం పుష్పే గోపాలం తేజసేజపాలం వీర్యాయ విభాగం హిరాయై కీనాశం కీలాయ దురాకారం భద్రాయ గృహపం శ్రేయసే విత్తసం అధ్యక్షాయ నక్షత్రారం మన్యవేయస్థాపం క్రోధాయ శరం శోకాయాభిశరం ఉత్కూల వికూలాభ్యాం ప్రస్థినం యోగాయ యోక్తారం క్షేమాయ యోక్తారం ఉపక్షేమానస్కృతం శీలాయాంజలీకారం నిర్లిప్తే కోశకారీ యమాయాసో యమ్యేయమసో అసర్వభ్యోహతోకా సంవత్సరాయ పరిచారిణీ పరివత్సరాయ విజాతా ఇదావత్సరాయ పస్కద్వరే యద్వత్సరాయాతీత్వరే వత్సరాయ విసర్జరా సర్వాన్ సరాయ ఫలిగ్నే వనాయ వనవం అన్యతోరణ్యాయ తాపం సదాభ్యోధైవరం వేషంతాభ్యోదాశం ఉపస్థావరేభ్యోభైందం నద్వరాభ్యశ్రౌష్కలం పార్యాయ వర్తం అవార్యాయ మార్గారం తీర్థేభ్యందం విషమేభ్యమైనాళం స్వరేభ్య పర్ణకం గుహాభ్య కిరాటం స్థానభ్యజంభగం పర్వతేభ్యం పౌరుషం ప్రతిశ్రుత్యాయాతులం ఘోషాయ భషం అంతాయ బహువాదినం అనంతాయ మూకం మహదేవేనావాదం క్రోశాయ పూర్ణవద్మం ఆక్రందాయ దంతుభ్యాఘాతం అవరత్రాయ సంఖధ్వం త్రిభుభ్యో జనసంధాయం సాధ్యేభ్యశ్చర్మమ్నం బీభత్సాయై పౌర్కసం భోక్తే జాగరణం అభోక్తే శ్రవణం తులాగే వాణిజం వర్ణాయ హిరణ్యకారం విశ్వేభ్యో దేవేభ్యశ్చిద్భరం పశ్చాద్దోషాయ గ్రావం ఋత్యేన వాదినం విరధ్యావగల్పం సకంశాయ ప్రశిలం అథాయ ఉద్భిష్టలోపాలభయ వీణాపాదం గణకం గీతాయ యాదుల్యా ధర్మాయ భద్రవదే తోణపద్మంగ్రామణ్యం పాణసంఘాతం ధృత్తాయ మోదాయోసరం ఆనందాయ సలవం అక్షరాజాయతలం కృతాయ సభావినం రేతాయనపదశనం ద్వాపరాయ మహిస్వదం కలయేభాస్థానం దుష్కృతాయ జలకాచార్యం అధ్వనేయం బ్రహ్మచారిణం విషాజేభ్యశ్రైలకం ద్వాదాయేకో వ్యచ్చం నిరుదత్యేకో ఘాతం క్షుధేకో వికృత్తం క్షుత్రాభ్యాంతం యోగాం వికృందంతం భాగుందం భిక్షమానపతిష్టలే భూమ్యే పీఠతర్పిణమాలభతే అగ్నేయకం సలం వాయవేకాండాలం అంతరిక్షాయ వంశాసినం దివేకలయం సూర్యాయ యక్షం చంద్రమదే నిర్భిణం నక్షత్రేభ్యక్విలాసం అన్యే శుక్రం పింగళం రాత్రే కృష్ణం పింగాక్షం పాదే పురుషమాలభజే ప్రాణవానం యానముదానుగుంతమానందానవాయవే సూర్యాయ చక్షురాలభజే మనశ్చంద్రమదే దిగ్భ్యశ్రోత్రం ప్రజాపతయే పురుషం అతిగానరూపేభ్యాలభజే హరిహరసమదిదీర్ఘం అధిగృషమద్యగం ఫలం అధిశుక్రమదికృష్ణం అధిష్ణక్ష్ణమోమసం అధిగిరణమిదురం అధిమిర్మిరమిమేమిషం ఆశాయై గామిన్ ప్రతీక్షాయై కుమారీ ఓ